श्री लक्ष्मी सहस्रे प्रारंभ तबकः लक्ष्मी चरण राजीव लाक्षालक्षित वक्षसे विश्वसर्गदिलीलाय वेंकट ब्रह्मे नमः लक्ष्मी चरण राजीव लाक्षालक्षित वक्षसे विश्वसर्गदिलीलाय वेंकट ब्रह्मणे नमः असदृशमौनाब्जदृशम् प्रस्विन्नपयोधरस्फुरन्मूर्तिम् मनसि दधीमहि सततम् मातारम् मातरञ्च लोकानाम् प्रातरम् भुजविडम्बि लोचनाम् सतरम् त्रिजगतामुपास्महे शीतरम्यकरुणावलोकनैः यातरङ्गयति मङ्गलानि नः आचक्रयुधमाचमामकगुरोः आचार्यवर्गम् भजे मध्यस्थैरिह नाथया मुनः मुखैः मान्यै स्वनाथीकृतम् क्षीराम्भोधि सुतापयोधरपयः इवोदिताः यद्वाटाम् विसरा जगन्ति नितराम् उज्जीवयन्ति स्वयम् भुवनजननीम् तुष्टूषन्ति पुरोरसनाधुना रचयति नमो वाचे आचे तसानन जन्मने जनकतनया दिव्यो दन्तामृतद्रववर्षिणीम् जगति कवयश्राव्यम् काव्यम् गृणन्त्यवलम् व्ययाम् पराशरमुनीषितुः प्रणतिकर्म कुर्मस्तराम् अहीनगुणशोभितैः अमृतसाधनोत्कण्ठिभिः यदीयकृतिसिन्धुना विमथितेन यत्नाद्बुधैः प्रकाशमिह नीयते परमपूप्रेयसी दद्यादद्यकुदृष्टिसर्पगरुडः त्रय्यन्तविद्यागुरुः श्रीमान् वेङ्कटनाथदेशिकमणिः श्रेयांसि भूयांसि नः दत्से दृष्टिलवे न देवि भजताम् या त्वम् विभुत्वम् रमे तस्याहन्त तवापि येन विभुता सुष्ठु प्रतिष्ठापिता शीतज्योतिःशिखरि नगरी सागराम्भो करादेः जल्पम् जल्पम् जलधितनये हन्त मिथ्या समृद्धिम् నిర్విణ్ణమేనను భగవతి భారతీయం త్వదీయం స్తోత్రం చిత్రం స్ఫురతి జనని స్వైరమారద్ధుకామా మదాంధక్షోణీపత్యపసదమన ప్రీణన కృతే నమస్కారాన్ బ్రూమో భగవతి చమత్కారవచసే విధాత్రీమానందం విత్తమిహతముత్ర తతవ స్తుతిం ప్రస్తౌత్వం భరనిరసనాయాచ్య రసనా తత్పాద్రిక్ రచనా విదగ్ధరసనా కండూతి నిర్ధూతయే కేచిన్నీత వికార గోచర గిరో గ్రంథ్నంతి మిథ్యాకృతిం స్వం వాక్ బ్రహ్మపురాణ కింహజశిర కంపావహం పావనీ కర్తుం దేవి వయం పునస్తవ కథా రంభాయ జృంభామహే శయ్యా శబ్ద గుణానుశాసన చణా ఛందోమయం వాహనం సోదర్యస్తు కళానిధి స్థవరమే సూనుశ్చ వాణీపతి తస్యాస్తే పురతః సవమితమతి ప్రజ్ఞోచితం శ్రావయన్ గుంజా విక్రయిణ శ్రయామి పదవీం మాణిక్య పుంజాపణే కవీనాం ప్రత్నానాం కబళిత సుధాస్వాది మమదైః అనూచీనై స్తోత్రై శృతి జడిమ భాజో జనితే అజామిత్వాయైవ స్తవమిమమ కూపారతనయే వియాతాగ్రత్స్నీమో విహసన పదైః కైరపి పదైః విద్వద్భ్య స్వదమానయా యదనయా విశ్వాంబనాధీయతే స్తుత్యాతే సుఖమజ్ఞచేతసి దృశత్ ప్రాయే నదూయే తతః గాంధర్వీహి పురంధరాదిశిరసాం ఆందోళయిత్రీ చిరం గీతి సాధిరన్ననంతజతి చేతి కిం చిన్నమేతావతా వక్తుం నైవ చతుర్విధా శ్రుతిరసౌ ఇష్టేన చాష్టశ్రుతిః నో చక్ ఖుశ్రుతిరప్యహో తవ గుణాని నారాయణ ప్రేయసీ స్తోతుం త్వామపితామహం వ్యవసితో దూరం హనుమన్ముఖైః దుర్లంఘం జలధిం తరీతు మనసః సంగోర్ధే చాపలం గర్వద్దుర్సుధాపతిస్తుతి పర వ్యాహారకుహంధత నిర్విణ్ణాశయ ఏష వేంకటకవిః పంకేరుహావాసినీ అద్యత్వద్గుణవర్ణనామృతరసైః ఆనందితుం జృంభతే చించాపర్ణరసావసన్నరసనః పుండ్రేక్షుసారైరివ నాహం జానే నవరసగతీ నార్థమక్షుణ్ణమన్యైః నాలంకారానపి చ నవచో గుంఫదం భీమాణం స్తోతుం మాత తదపి భవతి త్యక్తలజ్జో యతేహం మంతుం కింతు ప్రథిత కరుణా క్షంతుమర్హస్యమున్ త్వం చక్షుష్మంతశ్చరణ కమలే చక్షుషాశ్రోత్రవంతః శ్రోత్రే భూమేర్జనని జగతాం జన్మవంతోపి నస్మః వత్రాణ్యాసం భగవతి నషట్ పంచచత్వారి వానః కస్మాదస్మాన్నః సతు జనః తోష్యత త్వద్గుణౌఘం అభూమిస్త్వద్భూమా జనని జరతీనామపి గిరాం అసౌ కస్మాదస్మాదృశకృశ మనీషోక్తి విషయః అసత్యః నామ ఉర్వాగ్నిభిరపి నిపాతుం నిధిమపాం అపారం సంపాతుం మసక శిశుకిం ప్రభవతి ప్రకృష్యంతామస్మత్ పరమితరకాలే విధిముఖాః వయం మాతస్తేవా తవనుతిషాయాం సమధియః వయం మాతస్తేవా తవనుతి దశాయాం సమధియః నికర్షోత్కర్షౌస్తాం నిషితుషశిఖద్యోతమః దివా కో వా భేదో దినకరకరవ్రాతజటిలే వాగ్భిః కోరకితాని తేరతజతః స్తోత్రాణి వాణీపతే అస్మాకం సుమితం స్తుతిం కలయతాం అప్యంబతుల్యం ఫలం కౌబేరీం మానసే బహుతరైః కశ్చిత్ తపోభిశ్చిరాత్ ఏనామాశు కుచేల ఏవ జగృహే ధానా ప్రదానాదపి ఆసం ధన్యతమా గుణస్తవ బహూన్ ఆస్వాద్య శక్రాదయ గృహంతోపి గుణార్ణవామృతకణాన్ మాతః కృతార్థా వయం ఆచామంతి సుధా జరాన్ సుమనసః ద్విత్రాంశ్చకోరాః కరా ఐనాంకాన విశేష మార్తి శమనం సత్రోభయేషామపి ದೇವಿ ಶ್ರೀ ವೃಷಶೈಲತೆ ವದಗಿತೆ ದಾಕ್ಷಿಣ್ಯ ಪುಣ್ಯಕ್ಷಿತೆ ಮಾತಃ ಸಾಹಸತಃ ಸವಸ್ತವಮಿಮಂ ಕರ್ತುಂ ಪ್ರವೃತ್ತಸ್ಯ ಮೇ ಉನ್ಮೀಲಸ್ತು ಪರಂ ಗಿರಸ್ ತವ ಕರಾಲಂಕಾರ ಪಂಕೇರುಹ ಶೃಂಖತುಂಗ ಷಡಂಕಿ ಸಂಗ ವಿಸರತ್ ಝಂಕಾರ ಶಂಕಾಕರಾಃ ಪದ್ಯಾನಾಂ ದಶತ್ರಿಯದಸ್ತುತ ಸತೈಃ ತ್ವತ್ಪ್ರೇಯಸಃ ಪಾದುಕಾಂ ತ್ರಯ್ಯಂತರ್ಯ ಗುರು ಪರೋಹಜ ಮುಖಃ ತತ್ರಾಂಬ ಕೋ ವಿಸ್ಮಯ ಸ್ತೋಕ ಪ್ರಜ್ಞಮತೀವ ಮೋಕಮಪಿ ಮಾಂ ಶ್ಲೋಕೈಃ ಸಹಸ್ರೇಣ ತೇ ಸ್ತೋತಾರಂ ಸಮಲೇಖ್ಯ ಸೂಕ್ಷ್ಮಮತಿಭಿಃ ಕಸ್ಮಾನ್ನ ವಿಸ್ಮೀಯತೆ ಮನ್ಯೇ ಸತ್ಸಪಿ ವಾಂಗ್ಮಯೇಷು ವಿದುಷಾಂ ಅನ್ಯೇಷು ಧನ್ಯೈರ್ಬುಧೈಃ ಉಕ್ತಿರ್ಮೇ ಭುವಿ ದೇವಿ ತಾವಕ ಗುಣ ಸ್ಪರ್ಶಾದುಪಾದೀಯತೆ ಭದ್ರೇ ತ್ವದ್ರಮಣ ಪ್ರಶಸ್ತಚರಣ ದ್ವಂದ್ವೈಕ ಸಂಸರ್ಗತಃ ಭರ್ಗ ಸ್ವರ್ಗ ಧುನೀಂ ವಿಭರ್ತಿ ಶಿರಸಾ ಭೂಯಸ್ಸು ಸತ್ಸ್ವಂಬುಷು ತವ ಸ್ತೋತ್ರೇ ಮಂದ್ರಾಃ ಕತಿಚಿದತಿ ಚಿತ್ರೇಪಿ ಕಮಲೇ ನವಿಂದಂತ್ಯಾನಂದಂ ಯದಿ ತದಪಿ ನಮ್ಲಾಯತಿ ಮನಃ ಸೃಜೇ ದೇವ ಸೃಷ್ಟಾ ಸಕಿಲ ವಿಪುಲೇಸ್ಮಿನ್ ಕ್ಷಿತಿತಲೆ ಚಮತ್ಕಾರಾನಂದ ಭವತತುರಾಂ ದ್ವಿತ್ರಿತಾನಿ ಸುಚಾರು ಮಧುರ್ವೀಚಿಕಾ ರಸ ಮುಚೋ ವಚೋ ದೇವತಾ ಕುಚಾಮೃತ ಕಚಾಕಟಿ ಪ್ರಥನ ಚಾತುರೀ ಮೇದುರಾ ನರ ಸಂದಿರಾ ಗುಣಕಥಾ ಸುಧಾ ದೋಹಿನೀ ಉಪಾಧ್ವಮಿಹ ವೆಂಕಟಾ ಧ್ವರಿ ಕವೇ ರುದಾರಾಗಿರಹ ಸ್ವೈರಂ ಪ್ರರೋಹಯತುಪತ್ಯ ಸಹಸ್ರಮೇತತಿ ದಾಸಸ್ಯ ಮೇ ವದನ ಸೀಮ್ನಿತವಾವಲೋಕ ಯಃ ಕ್ವಾಪಿ ಹಂತ ಸಕೃದಂಜಲಿ ದಂತ ಭಾಜಿ ಜಂತೌ ಜಗ್ಯ ಜನನಿ ಸೌತಿ ಸರಕ್ಷಣ ಪಂಕಜ ನಿಲಯೇ ಸ್ತೋತ್ರ ವೆಂಕಟಕ ವಿಗೀತ ಮೇತ್ರದ ವಿಗೀತ ಕಿಂಕರ ಕೃತಮಿತಿ ಕೃಪಯ ತ್ವಂಕಲಯಿತು ಮರ್ಹಸಿ ಪ್ರಸೀದಂತಿ ರಸಿಕಾಲಿಧಿರ ಸ್ವಾದ್ಯಂ ರಮ್ಯಂ ಶ್ರೀಕರ ವಿಲಸದಲಂಕರಣಂ ವಿಕಸತು ಸೂರ್ಯಾಲೋಕಾತಿ ಪದ್ಮಸಹಸ್ರಂ ಸಹಸ್ರಪತ್ರಮಿವ ರಸಿಕಾಲಿಧಿರ ಸ್ವಾದ್ಯಂ రమ్యం శ్రీకర విలసదలంకరణం వికసతు సూర్యాలోకాది పద్యసహస్రం సహస్రపత్రమివ ఇది ఆత్రేయ శ్రీ వెంకటాధ్వరి దీక్షితస్య కృతిషు లక్ష్మీసహస్రే ప్రారంభ స్తవక సమాప్తః.